అథ ఏకోనవింశం కాండం ఓం సం సం సర్వంతు నద్యాః సంవదా సంవదత్రినః యజ్ఞమిమం వర్ధయతాయ సంశామ్యేణ విషాదుభోమి ఇమం హోమాయజ్ఞమావదేవం సంశ్రావణ ఉత యజ్ఞమిమం వర్ధయతాయ సంశ్రామ్యేణ విషాదుభోమి రూపం రూపం వయోవయ సంరభ్యైరం పరిష్మజే యజ్ఞమిమం చతస్రః ప్రదిశో వర్ధయంతు సంశ్రావ్యేణ విషాదుభోమి ఛందాపోహైమవతి శమూతే సంతోత్స్యాః శంతే సనిష్యదాపశ్యమూసే సంతు వశ్యాః ఛందాపోధన్వన్యాః శమూతే సంతనూప్యాః ఛందే ఖనిద్రిమాపశ్యమ్యా కుంభేభిరావృతాః అనభ్రయఃఖనమానాభిప్రాగంభీరే అవసాః విషగ్యోభిషక్తరాపో అచ్చావదామసి అపామహ దివ్యానామపాంసో తస్యానాం అపామహ ప్రణేజనేష్మాభవత వాజినాః తా అపశివా అపోయక్ష్మం కరణీయవః యథైవ తృప్యతే వయస్తాస్తః దులభేషదీః దివస్ప్రేథివ్యా పర్యంతరిక్షాత్ వనస్పతిభ్యోభ్యోషధీభ్యః యత్ర యత్ర విభేదో జాతవేదాస్తరస్తులోమానోయేహి యస్తే అప్సుమహిమాయో వనేషయోషధీషపశుసప్సా ఆంతః అగ్నే సర్వాస్తన్మా సంరభస్పదాభిన్నరేహి ద్రవిణోదాజస్రః యస్తే దేవేషో మహిమా స్వర్గో యాతే తనో పితృష్ణాదివేశ పుష్టిర్యాతే మనుష్యేషు ప్రభ్రేజ్ఞేతయామస్మాసు దేహి శుక్రనాయ కవయే వేద్యాయోభిర్వాజైరుపజామి రాతిం యతో భయమభాజం తన్నో అస్తవ దేవానాం యజహేణో అగ్నే యామాహూతిం ప్రసమాపసర్వాయా జాతాయ హవ్యమకేణోజ్జాతవేదాః తామంతరేతాం ప్రథమోజో భవేమిదాభిష్టుప్తోపహతు హవ్యమగ్నిరగ్నజే స్వాహా ఆకోతిం దేవీం సుభగాం పురోదధే చిత్తశ్చ మాతా సుహవానో అస్తో యామాశాలే వికేవలిలామే అస్తు విదేయమేనాం మనసి ప్రవిష్టాం ఆగోద్యాస్పదాగోద్యానముగర్హి అథో భగస్య నోధేష్యథో న సుభవో భవ బృహస్పతిం ఆగోదిమాంగిరస ప్రతి జానాతు వాచ మేతాం యస్య దేవాదేవతాః సంభవోవస్స సుప్రవీతాః కామో అన్వే తస్మాన్ ఇంద్రో రాజా జగతశ్చర్షణీనామధిక్షమీషోరో మయ్యరస్తి తతో దాతి దాశుషేవసో నిచో దద్రాధ ఉపస్థులష్టి నర్వాగ్ సహస్రబాహు పురుషః సహస్రాక్షః సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్తాచ్య తిష్ఠద్దశాంగులం త్రిభిః పద్భిర్జామరోహత్వాదస్తేహాభవత్పురాః తథాక్రమన్విష్ణేర పావంతోమహిమానస్తతో ధ్యాయాంశపూరుష పాదోశ్చూతాదశ్యామృతం దివి పురుషేదం సర్వం యద్భూతయ్యచ్చ భావ్యం ఉదావృతత్వస్యేశ్వరోర్నేనాభవత్స యత్పురుషం యదృష్కలిథామ్యకల్పయన్ ముఖం కిమస్తిం బాహూరోచ్యే బ్రాహ్మణోశ ముఖమాసీద్ బాహూరాజన్యో భవత్ మధ్యంతరస్భ్యాం సోద్రోజాయత చంద్రమామనసో జాతూర్యో అజాయత ముఖాయింద్రష్టాష్ట ప్రాణాద్వాయురజాయత నాభ్యాశీలందరిక్షం శేర్షాద్యో సమవర్తత పద్భ్యాం భూమిశ్రోత్రోకాకల్పయన్ విరాడగ్రే సమాభవద్విరాజోధిపూరుషాచ్చాద్భూమిమరోపుర యత్పురుషేణ హరిడా దేవాయజ్ఞమలం వద వసంతో అశీరాజ్యం గ్రీష్మరద్ధరి తయ్యజ్ఞం ప్రావృషా ప్రోక్షన్ పురుషం జాతమగ్రశ తేన దేవాయంతసాధ్యావసరవశ్చరే తస్మాదశ్వాజాయంతరేషేషో భయాదర దావోజ్ఞే తస్మాత్తస్మాజావయా తస్మాజ్ఞామాజ్ఞే ఛందోపజ్ఞే తస్మాజస్తస్మాదజాయత తస్మాజ్ఞాత్సర్వహుతః సంభృతం మృషరాజ్యం అసోంస్తాంశ్చక్రేవారణ్యాగ్రామ్యాశ్చరే సప్తాస్యాసం పరిషదస్తే సప్త సవిధః కృతాః దేవాయజ్ఞం తన్వానామద్ధం పురుషం వసుం మోర్ధ్వదేవస్యవ సప్త సప్తదే రాజ్యసోమస్యాజాయంతజాతస్య పురుషాదధి చిత్రాణి సాకం దివిలోచనాని హరిర్వాణి వారే జవాని దుర్మిషం సుపరిమిచ్చమానోహారిభిస్ పర్యామినాకం సుఖవరమన్యే గత్యేకారోహిణీ చాస్తో భద్రం మృగశీరశ్రమాద్రాసూర్రాచారుపుష్యో భారురాశ్లేషాయనం మఘామే పుణ్యం పూర్వాఫల్గుణ్యౌ చాత్ర హస్తశ్చిత్రా శివాస్మాతి సుఖో మే అస్తో రాధే విశాఖే సుఖమానురాధాజ్యేష్టా సునక్షత్రవరిష్ట భూనం అన్నం పూర్వారాధదాం మేషాఢా ఊర్జం హేష్యుత్తరావహంతో అభిజిన్మే రాధదాం పుణ్యమేవ శ్రవణశ్రవిష్టా కుర్వతాం సుపుష్టిం ఆమే మహచ్చదభిషక్వరీయామే ద్వయా ప్రోష్ఠపదాశు శర్మ ఆరేవతీశ్వైలోపదం మహావేరయంభరణ్యావరహంతో యాని నక్షత్రాణి దివ్యాంతరిక్షే అప్సు భూమౌ యాని నగేషు దిక్షు ప్రగల్భయం చంద్రమాయాన్యేతి సర్వాణి మమేతాని శివాని సంతు అష్టావింశాని శివాని షడ్మాని సహయోగం భజంతు మే యోగం ప్రపద్యే క్షేమం చ క్షేమం ప్రపద్యే యోగం చ నమోహోరాత్రాభ్యామస్తో స్వస్తిదం మే సుప్రాతః సుసాయం సుదివం సుమృగం సుశకునం మే అస్తో సుఖవరమంగే స్వస్త్యా ఆమత్యం గత్వా పునరాజాభినందన్ అనుభవం పరిఘవం పరిపాదం పరిక్షవం సర్వైర్మేరిక్తకుంభాన్ పరాతాన్ సవితస్సు అవభావం పరిక్షవం పుణ్యం భక్షేమహిక్షవం శివాతే పాపనాశీతాం పుణ్యే గచ్చాభిలేహతాం ఇమాయా బ్రహ్మణస్పదే విరోచేర్వాతయీరతే సద్భీజేరిందతా కృత్వా మహ్యం శివధర్మాస్తుధి స్వస్తి నో అస్మభజన్నోస్తు నమో రాత్రాభ్యామస్తు శాంతాద్యో శాంతా పృథివీ శాంతమిదమర్వాంతరిక్షం శాంతావోదన్వతిరావః శాంతాలః సంతోషధీః శాంతాని పూర్వరూపాణి శాంతం నో అస్తు కృతాకృతరం శాంతం భవతం చ భవ్యం చ సదానేవ శమస్తునః ఇయ్యాపరమేష్ఠినీవాగ్దేవీ బ్రహ్మణ సంసితా యైవ సరసే ఘోరంతయే శాంతేరస్తునః ఇదం యత్పరమేష్ఠినం మనో వాం బ్రహ్మణ సంసితం ఏనైవ సరసే ఘోరంతేనైవ శాంతేరస్తునః ఇమారిజాని పంచేంద్రియాణి మనః షష్ఠాని మే హృది బ్రహ్మణా సంశీతాని యైరేవే ఘోరం దైరేవ శాంతిరస్తునః షన్నో మిత్రశ్యం వరుణశ్యం విష్ణుశ్యం ప్రజాపతిః షన్నరింద్రో బృహస్పతిః షన్నో భవత్వయమా షన్నో మిత్రశ్యం వరుణశ్యం వివస్వాంఛమంతరః ఉత్పాదా పార్థివాంతరిక్షాశ్చన్నో దివిచరాణః శన్నో భోగిర్వేభ్యమానాశ్చముత్కారిర్హతం శంగావో లోహీ దక్షీరాశ్చంభోభిరేర్యతీః నక్షత్రముల్కాభిరతం శమస్తు నః శన్నోభిధారాశ్చమోదంతు కృత్యాః షన్నోనిధారావలగాశ్చముల్కారేశోపసర్గాశ్చమోనాభవంతో షన్నోగ్రహాశ్చాంద్రమాసాశ్చమా నిత్యశరాహుణా షన్నో మృత్యుర్ధూమకేతుశ్చం రుద్రాస్తిగ్మతేజసః శం రుద్రాశ్చం వసవశ్రమా నిత్యాశ్రమగ్నయాః షన్నో మహర్షయో దేవాశ్చం దేవాశ్చం బృహస్పతిః బ్రహ్మ ప్రజాపతిర్ధాతా లోకా వేదా సప్తర్షయోగ్నయాః తైర్మే కృతం సత్యజనమిందో మే శర్మ యచ్చతు బ్రహ్మా మే శర్మ యచ్చతు విశ్వే మే దేవాః శర్మ యచ్చంతు సర్వే మే దేవాః శర్మ యచ్చంతు యాని కాని చిచ్ఛాంతాని లోకే సప్తర్షయో విదుః సర్వాణి సంభవంతు మే శం మే అస్తు భయం మే అస్తు పృథివీ శాంతిరంతరిక్షం శాంతిర్దిశాంతిరావశాంతిరోషదయశాంతిర్వనస్పతశాంతిర్విశ్వే మే దేవాశాంతిః సర్వే మే దేవాశాంతిశాంతిశాంతిభిశాంతిభిః సర్వశాంతిభిః సమయామోహం యదిహ క్రోధం యదిహ తాపం దక్షాంతం దక్షివం సర్వమేవ సమస్తు శన్నరింద్రాగ్నిభవతామవోరోభిశ్చన్నరింద్రావరోణారాతమూర్యా శరింద్రాసోమాః సువితాయ శయ్యోశ్చన్నరింద్రాః భూషణాభాజ ధాతో శన్నోపగశ్రమో నశ్రంసోస్తు శన్నః పురం నిశ్రమోసంధురాజాः శన్నః సత్యస్య సుజమస్య శంసన్నో అర్యమాపో ధాతో అస్తు షన్మా ధాతా సమూ ధర్తానో అస్తు షన్న ఉరోచే భవతు అథాభిః సంరోదశీ బృహదీ షన్మాభిః షన్మా దేవానాం సుభవాని సంతో షన్నో అగ్నిర్జ్యోతిరనేకో అస్తు షన్నో మిత్రావరుణావశ్వినాశనం షన్నః సుకృతాం సుకృతాని సంతు షన్న ఇషిలో అభివాహతు మాతాః షన్మాద్యామా పృథివీ పూర్ణభూతౌషమంతరిక్షం ఋషయేనోమస్తు షన్నమోషధీర్మయినో భవంతు షన్నరజస్పతిరస్తు జిష్ణుః షన్ననింద్రో వసోభిర్దేవో అస్తు సమాదిత్యేభిర్వరుణస్తు శంసాః షన్నో రుద్రో రుద్రేభిర్జనాః షన్నస్పష్టాగ్నాభిర్హశ్వేనోతు శన్నః సోమో భవతు బ్రహ్మ శన్నః శన్నోగ్రావాణశ్రమో సంతు యజ్ఞాః శన్నస్వరోణాం విదరో భవంతు శన్నః ప్రస్వాశ్రమస్తు వేదీ శన్నః సూర్య ఉరదక్షాముదేతు శన్నో భవంతు ప్రదిశశ్చతస్రః శన్నః పర్వతాధ్రువయో భవంతు శన్నః సింధవశ్రమో సంపాపాః షన్మాదీర్భవతు వ్రతేభిః షన్నో భవంతు మరుతః స్వర్గాః షన్నో విష్ణుః శమో భూషాణోస్తు షన్నో భవిత్రం శం వస్తు వాయుః శన్మో దేవస్ సవితాత్రాయమానః శన్మో భవంతు షదో విభాయీః శన్న పర్జన్యో భవతు ప్రజాభ్యః శన్న క్షేత్రస్య వదీరస్తు శంభో శన్న సత్యస్య పదయో భవంతు శన్నో అర్వంతశ్రమో సంతు గావాః శన్నర్భవ సుహృతస్సుభస్తాశ్చన్నా భవంతు పితరో హవేషు శన్నో దేవా విష్ణుదేవా భవంతు శం సరస్వతీ మహదీభిరస్తు శమభిషాచూరాదిషాచ శన్నో దివ్యా పార్థివాశన్నోప్యా శన్నో అజయకరవాద్దేవోస్తు శమహద్భ్యాశ్రం సముద్ర శన్నో అపాన్నపాద్దేవరస్తు శన్న ప్రశ్నిర్భవతు దేవగోపా ఆదిత్యా రుద్రావసర్వోజుషంతామిదం బ్రహ్మ క్రియమాణన్నవీయః శృణ్వంతో నో దివ్యా పార్థివాసో గోజాతా ఉదయే యజ్ఞిరాసః ఏ దేవానా మృత్యుజో యజ్ఞిరాః సోమనోర్యజత్రామృతారుతజ్ఞాః తే నో రాసంతామురుగాయ భగ్నయూయం పాత స్వస్తిభిః సదానః రస్తమిత్రరుణాతలగ్నేశయ్యో అస్మభ్యరస్తుతస్తన్ అసీమహి నాథముత ప్రతిష్టాన్నమో దివే బృహదే సాదనాయ ఉషాపశ్వస్వస్తమస్తం వర్తయతి వర్తమీసూజాతరా అయావాజం దేవహీతం సనే మమ దేవ శతహీమాశ్రువీరా ఇంద్రస్య బాహోస్థవీరౌ వృషాణౌ చిత్రాదిమా వృషభౌ పాణయిష్ణో తౌ యోక్షే ప్రథమో యోగాగ్రదేయాభ్యాం హితమసూరాణాం స్వాహార్యత ఆశిషారో వృషభోరభీమో ఘనఘనక్షోభణశ్చరిషణీయాం సంక్రందనో నిమీషయేకవీరశతం సేనాయత్సాకమింద్రాః సంక్రందనేనామీషేన జిష్ణునా యోధ్యేన దుశ్చవనేన జిష్ణునా తదింద్రేణోహస్తేన కృష్ణా శైలోహస్తే సమే సంగిభిర్వశీలం స్రష్టా సయుధయింద్రో గణేన సంసృష్టది సోమాభ్యో గ్రహం వా ప్రతీతభిరస్తా పర విజ్ఞాయస్థ వీర ప్రవీర సహ స్వాన్ వాజీ సహన ఉగ్రహ అభివీరో అభిషత్వీత్రవింద్రమాయష్ట గోవిదన్ ఇమం వీరమనోహరిషధ్వముగ్రవింద్రం సకాయో అను సంరభద్రం గ్రామజితం గోజితం వజ్రబాహుం జయంతమజ్ర ప్రవృణంత మోజసా అభిగోత్రాణి సహసాగారమానోదాయ ఉగ్రశరమీంద్రా దుశ్చవానప్రేతనాశారయోధ్యోస్మాకం సేనా అవధ ప్రయత్స బృహస్పతే పరీయక్షోహామిత్రమాన ప్రభంజన్ ఛత్రోహం ప్రవణన్ మిత్రాస్మాకమేధ్యమితానూనా ఇంద్రేషాం నేతా బృహస్పతిర్దక్షిణాయజ్ఞ పురయే సోమా దేవసేనామభిభంజతీనాం జయంతీనాం మరుదోయంతు మధ్యే ఇంద్రస్య విష్ణో వరుణస్య రాజ్ఞాదిత్యానాం మరుతాం శద్ధముగ్రం మహామానసాం భువనక్షవానాం ఘోషో దేవానాం జయతాముదస్థాన్ అస్మాకమింద్రస్తమృతేష్మాకయ్యాయిషవస్థాజరింతు అస్మాకం వీరా ఉత్తరే భవంతస్మాం దేవాసోవతాహవేషు ఇదముచ్చేయో వసానమాగాం శివే మే ధ్యా పృథివీ అభూతవత్నా ప్రతిశో మే భవంతు నయిత్వా ద్వేష్మ అభయన్నోస్తు యత ఇంద్రభయామహే తతో నో అభయం కృధి మఖరం చిదవర్ణోహి ఇంద్రం భయమనోరాధం భవామహే నోరాధ్యాస్మద్విపదా చతుష్పదా బాణస్సేనాదృశీరుపకుర్విషోజీంద్రగృహో వినాశయ ఇంద్రస్త్రాతోతవృత్రస్ఫానోవరేణ్య సరక్షితాచారమతస్సమధ్యతస్సవశ్చాత్స పురస్తాన్నోస్తో ఉరున్నో లోకమనోలేష విద్వాన్ స్వా ఆర్యం జనభాజం స్వస్తి ఉగ్రాత ఇంద్రస్థవీరస్య బాహూ ఉపక్షయేమ శరణా బృహంతా అభయం నకరత్యంతరిక్షవాయం ద్యావా పృథివీ ఉభే ఇవే అభయం పశ్చాదభయం పురస్తాదుత్తరాదరాదభయం నోస్తో అభయం మిత్రాదభయమమిత్రాదభయే జ్ఞాతాదభయం పురోయః అభయం నక్తమభయం దివాదః సర్వా ఆశా మమ మిత్రం భవంతో అసవక్తం పురస్తాత్ పశ్చాన్నో అభయం కృతం సవితామాదక్షిణ ఉత్తరాన్నాశదేపదేః దివో మహానిత్యా రక్షంతు భూమ్యా రక్షంతు అగ్నయః ఇంద్రాగ్ని రక్షతాం మా పురస్తాదశ్విరాభిత శర్మ రక్షతాం నిరస్తిరక్షాభూతో మే సర్వత సంతు వర్మ అగ్నిర్మాపాదుమసోభిత్పురస్తాత్తస్మిన్ క్రమే తస్మిన్ చరేతాం పురం ప్రైమి సమారక్షతు సమా గోపాలతు తస్మా ఆత్మానం పరీదే స్వాయుర్మాంతరిక్షేణేత్యాదిశ్వాహతు తస్మిన్ క్రమే తస్మిన్ చరేతాం పురం ప్రైమి సమారక్షతు సమా గోపాలతు తస్మా ఆత్మానం పరీదే స్వాహ సోమో మారుద్రయేంద్రక్షేణాయ దిశప్రాహతు తస్మిన్ క్రమే తస్మిన్ శ్రేతాం పురం ప్రైమి సమాహారక్షతు సమాహ గోపాలయతు తస్మా ఆత్మానం పరిదధే స్వాహ వరుణోమాదిత్యైరేతస్యాహ దిశప్రాహతు తస్మిన్ క్రమే తస్మిన్ శ్రేతాం పురం ప్రైమి సమాహారక్షతు సమా గోపాలయతు తస్మా ఆత్మానం పరిదధే స్వాహ సూర్యో మాద్యా పృథివేభ్యాం ప్రతీచ్యాషత్వాతు తస్మిన్ క్రమే తస్మిన్ చేతాం పురం ప్రైమి సమాహారక్షతు సమా గోపాలయతు తస్మా ఆత్మానం పరిదధే స్వాహ ఆపోషీమేతాంతు తాసుక్రమేణాశ్రేతాం పురం ప్రైమి తామాహారక్షంతు తామా గోపాయంతు తాభ్య ఆత్మానం హరిదే స్వాహ విశ్వగం మామా సప్తరిషిభిరుదీచ్చాదిశ్వాతు తస్మిన్ క్రమే తస్మిన్ శ్రేతాం పురం ప్రైమి సమాహారక్షతు సమాహ గోపాయతు తస్మా ఆత్మానం పరిదధే స్వాహ ఇంద్రో మా భరద్వాహరేతాదిశ్వాతు తస్మిన్ క్రమే తస్మిన్ శ్రేతాం పురం ప్రైమి సమాహారక్షతు సమాహ గోపాయతు తస్మా ఆత్మానం పరిదధే స్వాహ ప్రజాపజన్మా ప్రజనవాన్ సహ ప్రతిష్టాయా ధృవాయా దిశప్పాస్మిన్ క్రమే తస్మిన్ చరేతాం పురం ప్రైమి సమాహారక్షతు సమాహ గోపాయతు తస్మా ఆత్మానం పరిదధే స్వాహ బృహస్పతిర్మావిష్ైర్దేవైర్ధ్వాయాదిశ్వాతు తస్మిన్ క్రమే తస్మిన్ చరేతాం పురం ప్రైమి సమాహారక్షతు సమాహ గోపాయతు తస్మా ఆత్మానం పరిదధే స్వాహ అగ్నింతే వసూవంత పృచ్ఛంతో ఏ మాఘాజవః ప్రాచ్యాదిశోభిదాసాత్ వాయుంతేంతరిక్షవంత పృచ్ఛంతో ఏ మాఘాజవరేతస్యాదిశోభిదాసాత్ సోమంతే రుద్రవంతమిచ్ఛంతో ఘాయవో దక్షిణాయాదిశోభిదాసాత్ వరుణంతాదిత్యవంతమిచ్ఛంతో ఘాయవరేతస్యాదిశోభిదాసాత్ సూర్యంతే ద్యావా పృథివీమంతమిచ్ఛంతో ఏ మహాగాయ ప్రతీచ్యాశోభిదాసాత్ అపస్తోషధీమతీర్నిచ్ఛంతో ఏ మహాగాయవేతాశోభిదాసాత్ విశ్వకం మానంతే సప్తషివంతమిచ్ఛంతో ఏ మహాగాయవేతాశోభిదాసాత్ ఇంద్రంతే మరుత్వంతమిచ్ఛంతో ఏ మహాగాయవేతాశోభిదాసాత్ ప్రజాపతింతే ప్రజనమంతమిచ్ఛంతో ఏ మహాగాయవోద్భ్రువాయాదిశోభిదాసాత్ బృహస్పతింతే విశ్వదేవమంతమిచ్ఛంతో ఏ మహాగాయవోర్ధ్వాయాదిశోభిదాసాత్ మిత్రపృథివ్యోదగ్రామత్తాంబురం ప్రజయామిలః తామాభీషత తామ్రవీషత తామశ్రమ చ వర్మ చ యచ్ఛతు వాయురంతరిక్షేణోదగ్రామత్తాంబురం ప్రణయామివః తామావీషత తామ్రవీషత తామశ్రమ చ వర్మ చ యచ్ఛతు సూర్యో దివోదగ్రామత్తాంబురం ప్రణయామివః తామావీషత తామ్రవీషత తామశ్రమ చ వర్మ చ యచ్ఛతు చంద్రమానక్షత్రయుదక్రామత్తాంబురం ప్రణయామివః తామావీషత తామ్రవీషత సావశ్రమ చ వర్మ చ యచ్ఛతు సోమోషధీభిరుదక్రామత్తాంబురం ప్రణయామివః తామావీషత తామ్రవీషత సావశ్రమ చ వర్మ చ యచ్ఛతు యజ్ఞోదక్షిణాభిరుదక్రామత్తాంబురం ప్రణయామివః తామావీషత తామ్రవీషత సావశ్రమ చ వర్మ చ యచ్ఛతు సముద్రో నదీభిరుదక్రామత్తాంబురం ప్రణయామివః తామావీషత తామ్రవీషత సావశ్రమ చ వర్మ చ యచ్ఛతు బ్రహ్మబ్రహ్మజాభిరుదక్రామత్తాంబురం ప్రణయామివః తామావీషత తామ్రవీషత సావశ్రమ చ వర్మ చ యచ్ఛతు ఇంద్రో వీర్యేణోదక్రామత్తాంబురం ప్రణయామివః తామావీషత తామ్రవీషత తామశ్రమ చ వర్మ చ యచ్ఛతు దేవా అమృతేనోదక్రామం స్తాంబురం ప్రణయామివః తామావీషత తామ్రవీషత తామశ్రమ చ వర్మ చ యచ్ఛతు ప్రజాపద ప్రజాభిరుదక్రామత్తాంబురం ప్రణయామివః తామావీషత తామ్రవీషత తామశ్రమ చ వర్మ చ యచ్ఛతు అవన్యభుః పౌరుషేయం వధేయమింద్రాగ్నీయాదాసవితా బృహస్పతిః సోమో రాజా వరుణో అశ్వినః యమః పూషాస్మాన్ మహే పాతు మృత్యోః జానీ చకార భువర్ణస్య యస్పతిః ప్రజాపతిర్ మాతరిష్టాః ప్రజాభ్యః ప్రదిశో జానీ వసతే దిశశ్చ తాని మే వర్మాణి బహుళాని సంతు ఎత్తే ధనోశ్వరహ్యంతదేవాధీరాజరోధే హిరః ఇంద్రో యశ్చక్రే వర్మరస్మాన్ త్వాను విశ్వదాః వర్మ మేద్యా పృథివీ వర్మహర్వర్మ శౌర్యాః వర్మ మే విశ్వే దేవాక్రమ్మా మా ప్రాపన్ప్రదీచీకా దాయత్యోష్ణిగ నష్టృహరీష్టృష్టుజగతి పంచారు వాటై స్వాహా షష్ఠాయ స్వాహా సప్తమాష్టమాభ్యాం స్వాహా నీలనకేభ్య స్వాహా హరిదేభ్య స్వాహా క్షుద్రేభ్య స్వాహా పర్యాయికేభ్య స్వాహా ప్రథమేభ్య శంఖేభ్య స్వాహా ద్వితీయేభ్యశంఖేభ్య స్వాహా తృతీయేభ్యశంఖేభ్య స్వాహా ఉత్తమేభ్య స్వాహా ఉత్తరేభ్య స్వాహా ఋషిభ్య స్వాహా శిషిభ్య స్వాహా గణేభ్య స్వాహా మహాగణేభ్య స్వాహా సర్వేభ్యోంగిరాభ్యోదిజగణేభ్య స్వాహా పృథక్ సహస్రాభ్యాం సహ బ్రహ్మణే స్వాహ బ్రహ్మజ్యేష్ఠ సంభృత వీర్యాణి బ్రహ్మాగ్రే జ్యేష్ఠంది మాతాన భూతానాం బ్రహ్మా ప్రథమోదయజ్ఞేతేనాయ బ్రహ్మణా స్పర్ధితుం కః ఆథర్వణానాం చతుర్థేభ్య స్వాహ పంచర్చేభ్య స్వాహ షడ్చేభ్య స్వాహ సప్తర్చేభ్య స్వాహ అష్టర్చేభ్య స్వాహ నవర్చేభ్య స్వాహ దశర్చేభ్య స్వాహ ఏకాదశర్చేభ్య స్వాహ ద్వాదశర్చేభ్య స్వాహ త్రయోదశర్చేభ్య స్వాహ చతుర్దశర్చేభ్య స్వాహ పంచదశర్చేభ్య స్వాహ షోడశర్చేభ్య స్వాహ సప్తదశర్చేభ్య స్వాహ అష్టాదశర్చేభ్య స్వాహ ఏకోనవింశతి స్వాహ వింశతి స్వాహ మహత్కాండాయ స్వాహ త్రిజేభ్య స్వాహ ఏకర్చేభ్య స్వాహ క్షుద్రేభ్య స్వాహ ఏకాభ్య స్వాహ రోహిణేభ్య స్వాహ సూర్యాభ్యాం సహ భ్రాత్యాభ్యాం సహ ప్రజాపత్యాభ్యాం సహ విలాసై స్వాహ మానలికేభ్య స్వాహ నక్షత్రకల్పాయ స్వాహ వైరాణకల్పాయ స్వాహ శాంతికల్పాయ స్వాహ ఆంగేరసకల్పాయ స్వాహ సంహితావిధయే స్వాహ బ్రహ్మణే స్వాహ బ్రహ్మజ్యేష్ఠ సంభృత వీర్యాణి బ్రహ్మాగ్రే జ్యేష్ఠం దివ మాతరతాన భూతానాం బ్రహ్మా ప్రథమోదయజ్ఞేతేనార్యతే బ్రహ్మణా స్పర్ధితుం కః తేన దేవం సవితారం పరి దేవాధారయన్ తేనేవం బ్రహ్మణస్పతే పరి రాష్ట్రాయ ధత్తన పరిమాయుషే మహే క్షత్రాయ ధత్తన దేహీనం జలసే నయాం యో క్షత్రేభిః జాగరత్ పరివం సోమమాయుషే మహే శ్రోత్రాయ ధత్తన యథైరం జలధే నయాం శ్రోత్రేభిః జాగరత్ పరిధత్తధత్తనోవచ్చసేమం జరామృత్యం కృణుత దీర్ఘమాయోః బృహస్పతిః ప్రాయచ్ఛద్మాసర్యేతత్సోమాయరాగే పరిధాతమావు జనాం సురక్ష పరిధత్స్వరాలో భవా దృష్టినామభిషస్తి పావు శరంజీల శరదపురోజీరాయశ్చ పోషముపసంజయస్వ పరిదం మాసో అదిథా స్వస్తయే భూర్వామీనామభిషస్తి పావు శరంజీల శరదపురోజీర్మసో నిజానుర్విభజాసి జీవన్ యోగే యోగే తమస్తరం వాజే వాజే హవామహే సకారీంద్రమూతలే హిరణ్యవర్మాజరస్వీరో జరామృత్యు ప్రజయా సంవీధస్వ తదగ్రాహతృహస్పతి సభితాదరింద్రాః అశ్వరాహంతస్య ద్వామనసాయనగ్ని ప్రథమస్య చ ఉత్తోరవోన్మహోభవోదం ప్రతిధావత అగ్నే ప్రజా సంపర్యద్ధిరణ్యమృతం దద్రే అధిపత్యేషు యేనన్వేదరవిహేనమర్హతి జరామృత్యుర్భవరియోర్భర్తి యద్ధిరణ్యం సూర్యేణ సువర్ణం ప్రజావంతో మనవపూర్వరిహే చంద్రం వచ్చ సాసం రుష్మాద్భవతి యో విభర్తి ఆయుషే త్వచ్చసేత్తౌజసే చిరణ్యేజసా విభాషాశిరణ యద్వేదరాజా వరుణో వేద దేవో బృహస్పతి ఇంద్రయత్ ఆయుష్యం భవద్ గోభిష్టాపాతృషభోషాత్వాదు వాయు వాయుస్వా బ్రహ్మణాపాత్యంద్రస్తాపాత్యంద్రియ సోమస్వాపాత్మోషధీర్నక్షత్రేస్వాదు సూర్యా మాధ్యస్వా చంద్రోవృత్రాత ప్రాణేన రక్షతు ఇస్రోరివస్తిష్ట పృథివీ స్త్రీణ్యంతరిక్షాణి చతురస్ సముద్రాణి త్రివృతం స్తోమం త్రివృతస్తాస్వాహారక్షంతు త్రివృతా త్రివృద్ధేః స్త్రీన్మాకాం స్త్రీన్ సముద్రాం స్త్రీన్వృద్ధాం స్త్రీన్ వైష్టవాన్ స్త్రీన్మహేశ్వర స్త్రీన్ సూర్యాన్ గోత్రీన్ కల్పయామితే సముక్షామ్యేన వర్ధయన్ అగ్నేశ్చంద్రస్య సూర్యస్య మా ప్రాణం మాయిరోదభన్ మా ప్రాణం మావో పానం మాహరో మాయిరోదభన్ భాజంతో విశ్వమేరతో దేవారీయేన ధావర ప్రాణేనాజ్ఞం సంసృజతి వాత ప్రాణేన సంహీత ప్రాణేన విశ్వతో ముఖం సూర్యం దేవాజనయన్ ఆయురాయుష్కృతాం దేవాయుష్మాన్ ప్రాణేనాత్మన్వతాంజీవమా మృత్యోరుదగావశం దేవానాం నిహితం నిధిం యమిందాం పవింద ప్రతిభిర్దేవ జానైః ఆపో హిరణ్యం జగమస్త్రవదధిస్తాస్త్వా రక్షంతు త్రివతా త్రివృద్ధేః త్రయస్త్రింశత్ దేవతాస్త్రీరణీర్యాణి ప్రియాజమానా జగమురక్షాంతః అస్మింశ్చంద్రే అభియద్ధిరణ్యం దేదాయంకరవద్గీర్యాణి దివ్యేకాదశస్థేవాహమిదం జోషధ్వం అంతరిక్షేకాదశస్థేవాహమిదం జోషధ్వం పృథివ్యామేకాదశస్థేవాహమిదం జోషధ్వం అసపత్రం పురస్తాత్ పశ్చాన్నోభయం కృతం సవితామహారక్షిణ ఉత్తరాన్మాశచీపతే దివో మాత్యారక్షంతు భూమ్యా రక్షన్వగ్నయా ఇంద్రాగ్నిరక్షతా పురస్తాశ్రమక్షరక్షతు జాతవే సర్వతః సంతు వర్మ ఇమం బద్ధామిద మణిం దీర్ఘాయుత్వాయతేజసే దర్భం సర్వత్నరంభాణం దిశతస్తానం హృద దిశతస్థాపయన్ హృదశత్రూణాం స్థాపయన్ మనః దుర్హార్థ సర్వాంస్తం దర్భ ధర్మయేవాభిత్సంస్థాపయన్ ధర్మయేవాభితపం దర్భద్విషతో నితపం మరే ృదస్తవత్రానాం భింధీంద్రరివజంభరం భింధిరపరవత్రానాం హృదయం దృషతాం మణే ఉద్యన్మచర్వభూమ్యాశిరేషాం విపాదయ భింధిరపరవత్రాన్ మే భింధి మే వృతనాయ భింధి మే సర్వాన్ దుర్హార్ద్రో భింధి మే దృషతో మణే చింధిగర్భరవత్నాం మే చింధి మే పృతనాయత చింధి మే సర్వాన్ దుర్హార్ద్రాన్ చింధి మే దిషతో మణే వృష్టిగర్భరవత్నాం మే వృష్ట మే పృతనాయత వృష్ట మే సర్వాన్ దుర్హార్ద్రో వృష్ట మే దిషతో మణే కృందర్భరవత్నాం మే కృంత మే పృతనాయత కృందనే సర్వాన్ దుర్భార్దాన్ కృందనే ద్విషతో మణే వింశగర్భరవత్నాన్ మే వింశ మే పృతనాయత వింశ మే సర్వాన్ దుర్భార్ద వింశ మే ద్విషతో మణే విద్యాగర్భసపత్నాన్ మే విద్య మే పృతనాయత విద్య మే సర్వాన్ దుర్భార్ద విద్య మే ద్విషతో మణే నిక్షేభసపత్నాన్మే నిక్షేపే వృతనాయత నిక్షేపే సర్వాన్ దుర్హార్దో నిక్షేపే ద్విష సోమరే రంధిరర్భసపత్నాన్మే రంధిమే వృతనాయత రంధిమే సర్వాన్ దుర్హార్ద రంధిరే ద్విష సోమరే రంధిదర్భసపత్నాన్మే రంధిమే వృతనాయత రుంధి మే సర్వాహం గృహార్ధి మే త్రిషతోమరే మృణదర్భసపత్నాహం మే మృణమే వృతనాయత మృణమే సర్వాహం గృహార్ధో మృణమే త్రిషతోమరే మంథదర్భసపత్నాహం మే మంథమే వృతనాయత మంథమే సర్వాహం గృహార్ధో మంథమే త్రిషతోమరే పిండిదర్భసపత్నాన్మే పిండిమే వృతనాయత పిండిమే సర్వాహం దుర్హార్ద పిండిమే త్రిషతోమరే ఓషదర్భసపత్నాన్మే ఓషమే వృతనాయత ఓషమే సర్వాహం దుర్హార్ద ఓషమే త్రిషతోమరే దహదర్భసపత్నాన్మే దహమే వృతనాయత దహమే సర్వాహం దుర్హార్ద దహమే త్రిషతోమరే జహిదర్భసపత్నాన్మే జహిమే వృతనాయత జహిమే సర్వాహం దుర్హార్దో జహిమే ద్విషతోమరే యత్తే దర్భజరావృత్తిశతం బ్రహ్మ సువర్మతే ఏమం బ్రహ్మిణం కృత్వా సపత్నాంజహిమేర్యైః శతం తే దర్భర్మాణి సహస్రం వీర్యాణి తే తమస్మై విశ్వే తాం దేవాయరసే భర్తరాగు తామాహుర్దేవ బ్రహ్మ తాం దర్భ బ్రహ్మణస్పతిం త్వామింద్రస్యాహుర్వర్మ త్వం రాష్ట్రాణి రక్షసి తమత్నక్షయణం దర్భద్విషతస్తపానం హృదః మణిం క్షత్రస్య వర్ధనం తనోపానం గణోమి ఎత్సంద్రోభ్యక్రందత్పర్జన్యో విద్యుదాసః తదో హిరణ్యయో బిందుస్తలో దర్భో